వామదేవుని బోధ పంచమ సర్గ. ఓజనులారా, మీరు రాముని గూర్చిగాని సీతను గూర్చిగాని దుహకించవలదు. ఈ రాముడు సాక్షాత్తు విష్ణువే, సీతలక్ష్మి ఆమె యోగ మాయ. ఈ లక్ష్మణుడు ఆదిశేషుడు. ఈ రాముడే మత్స్యకూర్మవరాహ అవతారములనెత్తి లోకమును సంరక్షించెను. ఇప్పుడా జగన్నాథుడే రాముడుగా పచ్చెను. రావణాదులను కోటాను కోట్లు గావధింపబోవుచున్నాడు. రావణానికి మనుష్యునిచే చావుకలదని వ్రాసిపెట్టబడినది. ఆ విష్ణువు దశరథునకు పుత్రుడుగా జన్మించెను. ఈ సీత స్పష్టస్థితి లయములు చేసే విష్ణుమాయ. ఈ విషయమందు రాజుగాని కైకగాని కొంచెమైనము కారణము కాదు. నిన్ననే నారదుడు భూభారమును పోగొట్టుటకు మాట్లాడెను. రాముడు రేపెవనమునకు బోయెదనని నారదునితో చెప్పెను. మూఢులారా, రాముని గూర్చి చింతవలదు. రామరమేతి ఏ నిత్యం జపంతి మనుజాభువి తేషా మృత్యుభయాదీని నభవంతి కదాచన రామ రామయని ఏమనజులు నిరంతరము జపించుచుందురో అట్టివారికి మరణభయము ఎప్పటికీ కలుగదు అని వామదేవుడు నగరవాసులకు బోధించెను. వారు ధైర్యము తెచ్చుకొని రామునే ధ్యానించుచుండిరి. 42. శ్రీరాముడు ముని వేషధారియే నారవస్త్రముల ధరించి రథము మీద తమసానది తీరమున విశ్రమించి శృంగబేరాపురము సమీపమున గల గంగాతీరము చేరెను. అచ్చట పరమభక్తుడైన గుహుడు శ్రీరాముని సత్కరించెను. రాముడు పనసేయపై పరుండి కొంతసేపు నిదురించెను. అట్టి రాముని చూచి గుహుడు దుహఖితుడు కాగా